129 సర్వానవద్య సం భా సర్వానవద్య సర్వేహ జ్ఞానస్వర్యాది గుణైరనవద్య అపద్య నామవిద్యయా హీనా జడ ప్రకృతః మిథ్యా బాధ్యమానత్వా తద్విలక్షణ సత్య జ్ఞానానంద రూపత్వా ధనవద్య సర్వేషాం సర్వాధిష్ట పాపకత్వేన స్తుత్యా వా ఓం సర్వానసద్యాయే నమః. 1 లలితా త్రిశతి భాష్యం 207. ఆం వి సమచేత మనజ్ఞాన ఐశ్వర్యాది గుణముల దోషరహితగాన పరమేశ్వరి సర్వానసద్య ఎనబడును. అవద్య ఎనగా విద్యారహిత జ్ఞానరహితమైన జడ ప్రకృతి బాధింపబడునది నశించునది ఎగుటచేత అది మిథ్యాస్వరూపిణి పరమేశ్వరి తద్విలక్షణమైన సత్యజ్ఞానానంద స్వరూపము గలదగుట చేత అనపి ద్యా ఎనబడును. ఏస్ అథవా సర్వప్రాణికోటి యొక్క కోరికల నీడేర్చిన దగుట చేతగూడా పరమేశ్వరి సర్వానపద్య ఎనబడును.